సావిత్రమష్టాకపాలం ప్రాధన్యర్వపదే అష్టాక్షరా గాయత్రే గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనా దేవైనం గాయత్ర్యాశ్చందసోషిర్మిమేతే ప్రాతస్సవనమేవ తేనాత్మోది గాయత్రేం ఛందః సవిత్రే ప్రసవిత్రయేకాదశకపాలం మధ్యందినే ఏకాదశాక్షరాత్రిష్టుపే తేష్టుభం మాధ్యందినకం సవనం మాధ్యందినా దేవైనకం సవనాత్తిష్టుభశ్చందసోషిర్మిమేతే అథో మాధ్యందినమేవ సవనం తేనాత్మోది ద్రష్టుభం ఛందః సవిత్ర సవిత్రే ద్వాదశకపాలమపరాహ్నే ద్వాదశాక్షరా జగతి జాగతం తదీయసవనం తదీయసవనాదేవైనం జగత్యాశ్చందసోషిర్మిమేతే అసో తదీయసవనమేవ తేనాప్నోది జగతేం ఛందః ఈశ్వరో వాశ్వప్రవక్తః పరాంపరావతం గంధో ఇహ సృతి స్వాహేహ విసృతి స్వాహే హరంది స్వాహే హరమతి స్వాహే జిరస్రాహుదేర్జహోదిశ్రోతిశ దిగ్భేవేనం పరిగృహ్ణాదే ఆశ్వత్సో వ్రజోభవదే ప్రజాపతిర్దేవేభ్యో నిదాయత అశ్వరూపం కృత్వా సోశ్వత్థేదం వత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం ఇదాశ్వత్థో వ్రజోభవదే స్వగేవైనయ్యో నవ ప్రతిష్టాపయతే ఆ బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రహ్మవత్సేరాయుదామిత్యాహ బ్రాహ్మణయేవ బ్రహ్మవత్సందధాతి తస్మాత్ పురా బ్రాహ్మణ బ్రహ్మవత్సస్య జాయత ఆస్మిన్ రాష్ట్రే రాజన్యశూర మహారసో జాయతామిత్యాహ రాజన్యగేవ శౌర్యం మహిమానందధాతి తస్మాత్ పురారాజన్యశూర మహార్థో జాయత లోగ్ధేధేనరిత్యాహ ధేన్వామేవమయోదధాతి తస్మాత్ పురాదోగ్ధేధేనురజాయత గోఢానడ్వానిత్యాహ అనుడహ్యేవ వీర్యం దధాతి తస్మాత్ పురామోఢానడ్వానజాయత ఆశుసప్తిరిత్యాహ అశ్వయేవ జవం దధాతి తస్మాత్ పురాశురశ్వో జాయత పురంధిర్యోషేత్యాహ యోషిత్యేవ రూపం దధాతి తస్మాత్ శ్రీయమతి ప్రియా భావుకా జిష్ణోరథేష్ట ఇత్యాహ ఆహవై తత్ర జిష్ణోరథేష్ట జాయతే యత్ర ఇదేన యజ్ఞేన ఇదందే సభే యోయువేత్యాహ యో వై పూర్వయసి సభే యోయువా తస్మాద్యమాపుమాన్ ప్రియో భావుకః ఆస్యజమానస్య వీరో జాయతామిత్యాహ ఆహవై తత్ర యజమానస్య వీరో జాయతే ఎత్రైతేన యజ్ఞేన ఇదంతే నికామే నికామేన పర్జన్యావర్షత్విత్యాహ నికామే నికామే హవై తత్ర పర్జన్యావర్షతి ఎత్రైతేన యజ్ఞేన ఇదంతే ఫలిన్యో నవోషధయః పచ్యంతామిత్యాహ ఫలిన్యో హవై తత్ర ఔషధయః పచ్యంతే ఎత్రైతేన యజ్ఞేన ఇదంతే యోగక్షేమో నః కల్పతామిత్యాహ కల్పతే హవైతత్ర ప్రజాభ్యో యోగక్షేమః ఎత్రైతేన యజ్ఞేన ఇదందే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ సహ ఆత్మన్నస్వమేధమసత్త తందేవాబ్రువన్ ఏషవావ యజ్ఞః ఇదస్వమేధ అప్యేవనోత్రాస్తి తేభ్య ఏతాన్న హోమాన్ ప్రాయచ్ఛత్ తాన జుహోత్ ఐర్వైత దేవాన ప్రీణాద్ ఇదన్న హోమాన్ జుహోది దేవానేవతేర్యజమాన ప్రీణాది ఆజ్యేన జుహోది అగ్నేర్వా ఏతద్రూపం యదాజ్యం యదాజ్యేన జుహోది అగ్నిమేవ తత్ప్రీణాది మధురా జుహోది మహత్యైవా ఏతద్దేవతాయీ రూపం యన్మధు యన్మధునా జుహోది మహతీమేవ తద్దేవతాం ప్రీణాది తండులేర్జుహోది వధూనాం వా ఏతద్రూపం యత్తండులాః యత్తండులైర్జుహోది వసూనేవ తత్ప్రీణాది పృథుకైర్జుహోది వృద్ధానాం వా ఏతద్రూపం యత్పృథుకాః యత్పృథుకైర్జుహోజి రుద్రాణేమ తత్ప్రేణాతి దాజైర్జుహోజి ఆదిత్యానాం వా ఏతద్రూపం యల్లాజాః యల్లాజైర్జుహోజి ఆదిత్యానేమ తత్ప్రేణాతి కలంభైర్జుహోజి విశ్వేదాం వా ఏతద్దేవానాగం రూపం యత్కలంభాః యత్కలంభైర్జుహోజి విశ్వానేమ తద్దేవాన్ ప్రేణాతి ధానాభిర్జుహోతి నక్షత్రాణాం వా ఏతద్రూపం యద్ధానాః యద్ధానాభిర్జుహోతి నక్షత్రాణ్యేవ తత్ప్రేణాతి సక్తుభిర్జుహోతి ప్రజాపతిర్వా ఏతద్రూపం యత్సక్తవః యత్సక్తుభిర్జుహోతి ప్రజాపతిమేవ తత్ప్రేణాతి వసూస్యేర్జుహోతి సర్వాసాం వా ఏతద్దేవతానాగం రూపం యన్మసోస్యామి యన్మసోస్యేర్జుహోతి సర్వా ఏవ దేవదేవతాః ప్రేణాతి ప్రియంకుతన్వమేర్జుహోతి ప్రియాంగాహవైనామైతే ఏతైర్వై దేవా స్వస్యాంగాని సమదధుః యత్ప్రియంకుతన్వమేర్జుహోతి అశ్వస్యైవాంగాని సందధాతి దశాన్నాని జుహోతి దశాక్షరా విరాట్ విరాట్కృష్ణస్యాన్నాద్యస్యావరుధ్యై ప్రజాపతిరశ్వమేధమసృజన తగం ద్రష్టగం రక్షాగస్తుమిఘాగం ధన్ స్వకేతాన్ ప్రజాపతిర్నక్తగం భోమాన పశ్యత తాన జుహోత్ తైర్వేద యజ్ఞాన్ రక్షాగస్య వాహన్ యన్నక్తగం భోమాన్ జుహోతి యజ్ఞాదేవతమానో రక్షాగస్య వహంతి ఆర్జేర్జుహోతి వజ్రో వా ఆజ్యం వజ్రేణైవ యజ్ఞాన్ రక్షాగస్య వహంతి ఆజ్యస్య ప్రతిపదం కరోతి ప్రాణో వా ఆజ్యం ముఖదేవాస్య ప్రాణం దధాతి అన్నహోమాంజుహోతి శరీరవదేవావరుంధే గత్యాసంజుహోతి ఉభయస్యావరుధ్యే రక్తంజుహోతి రక్షతాపవహత్యే ఆజ్యనాం తతో జుహోతి ప్రాణో వా ఆజ్యం ఉభయదేవాస్య ప్రాణం దధాతి పురస్తాన్ సోపరిష్టాచ్చ ఏకస్మై స్వాహేత్యాహ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ద్వాభ్యాపి స్వాహేత్యాహ అముష్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఉభయోరేవ లోకయో ప్రతిష్ఠతి అస్మిగ్గిష్టాముష్మిగ్గిష్ట శ్రాయ స్వాహేత్యాహ శ్రాయర్వైపురుణ శ్రదవీర్యః ఆయులేవ వీర్యవరుంధే సహస్రాయ స్వాహేత్యాహ ఆయుర్వే సహస్రం ఆయురేవరుంధే సర్వస్మై స్వాహేత్యాహ అపరిమితమేవరుంధే ప్రజాపతిం బాలేషేక్షతేత్యాహోష్మేధేన యజతయితి అథోహ సర్వాణి భూతానీతి ఏకస్మై స్వాహేత్యాహ ప్రజాపతిర్వాయేక తమేవాప్నోతి ఏకస్మై స్వాహాద్వాభ్యాగుస్వాహేత్యభిపూర్వమాహుతేర్జుహోతి అభిపూర్వమేవ సువర్గం లోకమేతి ఏకోత్తరంజుహోతి ఏకవదేవ సువర్గం లోకమేతి సంతతంజుహోతి సువర్గస్య లోకస్య సంతత్తే శ్రాయ స్వాహేత్యాహ శ్రాయుర్వైపురుణశ్రతవీర్యః ఆయురేవ వీర్యమవరుధ్యే సహస్రాయ స్వాహేత్యాహ ఆయుర్మే సహస్రం ఆయురేవాబంధే వైదాయ స్వాహ నీతాయ స్వాహ ప్రీతాయ స్వాహేత్యాహ త్రయమే లోకాః ఇమానేవ లోకావరుంధే అర్బుదాయ స్వాహేత్యాహ వాగ్వార్బుదం వాచమేవావరుంధే నిర్బుదాయ స్వాహేత్యాహ యో వై వాచో భూమా కన్యద్బుదం వాచరేవ భూమా నమవరుంధే సముద్రాయ స్వాహేత్యాహ సముద్రమేవాప్నోతి మధ్యాయ స్వాహేత్యాహ మధ్యమేవాప్నోతి అంతాయ స్వాహేత్యాహ అంతమేవాప్నోతి పరార్థాయ స్వాహేత్యాహ పరార్థమేవాప్నోతి ఉషధే స్వాహావ్యుష్టే స్వాహేత్యాహ రాత్రిర్వాషాహ అహర్వ్యుష్టే అహోరాత్రే ఏవావరుంధే अथो रात्रयोरेव प्रतिष्ठति तायुभरेर्दिवानक्रम् वायुभुजात् अहोरात्रे मोहयेत् उडदे स्वाहाभ्युक्ते स्वाहो रेक्षते स्वाहो कृते स्वाहेत्यनुजते जुहोति उदिताय स्वाहा वर्गाय स्वाहा लोकाय स्वाहेत्युजिते जुहोति अहोरात्रयोहव्यजमोहाय विभोर्मात्रा प्रभो पित्रेत्यश्वनामानि जुहोति उभयोरेवैनम् लोकयोर्नामधेयम् गमयति आयनाय स्वाहा प्रायणाय स्वाहेत्युद्रावाञ्जुहोति सर्वमेवे नमस्कन्नगम् सुवर्गम् लोकम् गमयति अग्नये स्वाहा गोमाय स्वाहेति पूर्वहोमाञ्जुहोति पूर्वमेव द्विजन्तम् भ्रातव्यमधिक्रामते पृथिव्ये स्वाहान्तरिक्षाय स्वाहेत्याह यथा यजुरेवेतत् अग्नये स्वाहा सोमाय स्वाहेति पूर्वदीक्षा जुहोति पूर्वमेव द्विजन्तम् भ्रातव्यमधिक्रामते पृथिव्ये स्वाहान्तरिक्षाय स्वाहेत्येकविपुंशनेक्षाञ्जुहोति एकविपुंश सर्वैदेव लोकाः द्वादशमासाः पञ्चत्तमः त्रयमे लोकाः असावादित्यदेकविपुंसः एषसुवर्गो लोकः सुवर्गस्य लोकस्य समष्टे भो देवानाम् कर्मणे चतुर्दीक्षाजुहोति यतो देवास्मै कल्पयते अग्नये स्वाहा वायवे स्वाहेति जुहोत्यनन्तरित्ये अर्वाञ्जज्ञसङ्ग्रामत्युत्याप्ये द्रोदे स्वर्गस्य लोकस्याप्ते भूतम् भव्यम् भविष्यति मर्याप्ये द्रोदे स्वर्गस्य लोकस्य मर्याप्ये मामे गृहाभवन्दित्याभोद्युहोदे स्वर्गस्य लोकस्याभोप्ये अग्निनाथवान्भवदित्यनुभोद्युहोदे स्वर्गस्य लोकस्यानुभवत्ये स्वाहाधिमाधीताय स्वाहे नमस्तानि वैश्वदेवायजुहोदे समस्तमेव द्विजन्तम् भ्रातव्यमधिक्रामदे दर्भ्य स्वाहानोभ्यागस्वाहेत्यङ्गहोपाञ्जुहोदे अङ्गे अङ्गे वै पूर्णस्य पाप्मावसृष्टः अङ्गालङ्गादेवैनम् पाप्मनस्तेन मुञ्चते अञ्जेताय स्वाहा कृष्णाय स्वाहा श्वेताय स्वाहेत्यश्वरूपाणि जुहोदे रूपेणेवेन कुन्दमध्ययते ओढधेभ्यस्वाहा मूलेभ्यस्वाहेत्योढधिहोमाञ्जुहोदे दय्यो वा ओढधयः पुष्पेभ्योऽन्याफलम् गृह्णन्ते मूलेभ्योऽन्याः तालयोरवृन्धे वनस्पतिभ्यस्वाहेति वनस्पतिहोमाञ्जुहोदे आरण्यस्यान्नाभ्यस्यावरुध्ये मेघस्त्वामृतेरवत्यपाव्यायुहोदे प्राणावै देवा अपाव्याः प्राणानेवावरुन्धे कोऽप्याभ्यस्वाहेत्यपागम् होमाञ्जुहोदे अप्सु वापः अन्नम् वापः अर्भ्यो वा अन्नम् जायते यदेवाभ्योऽन्नम् जायते तदवरुन्धे अम्भागुंसजुहोदे अयम् वै लोकोऽम्भागुंसे तस्योधिपदयः अग्रज्योतिः यदा भागुंसजुहोदे इममेव लोकमवरुन्धे वसूनागुंसायुज्यम् गच्छते अग्निम् ज्योतिरवरुन्धे न भागुंसजुहोदे अन्तरिक्षम् वै न भागुंसे तस्य रुद्राधिपदयः वायुर्ज्योतिः यन्न भागुंसजुहोदे अन्तरिक्षमेवावरुन्धे रुद्राणागुंसायुज्यम् गच्छते वायुञ्जोरवरुन्धे महागुंसजुहोदे असौ वे लोको महागुंसे तस्यादित्याधिपदयः सौर्योज्योतिः यन्महागुंसजुहोदे अममेव लोकमवरुन्धे आदित्यानागुंसायुज्यम् गच्छते सौर्यञ्जोरवरुन्धे नमोराज्ये नमो वरुणायव्यायजुहोदे अन्नाद्यस्यावरुद्धे मयोभोर्वातो अभिवादो स्वा इति गव्यानि जुहोदे पशूनामवरुद्धे प्राणाय स्वाहा व्यानाय स्वाहेति सन्तति होमाञ्जुहोदे स्वर्गस्य लोकस्य सन्तत्ये सिदाय स्वाहा सिदाय स्वाहेति प्रमुक्तेर्जुहोदे स्वर्गस्य लोकस्य प्रमुक्ते पृथिव्ये स्वाहान्तरिक्षाय स्वाहेत्याह యజదేవేతత్ దత్మదే స్వాహాంతకాయ స్వాహేతి శరీర హోమాంచుహోతి యతలోకమేమతే యజమానావరుంధే కస్వాయినక్తిసత్వాయినక్తిరివరిధేర్యినక్తే ఇమే వై లోకాః పరిధయః ఇమానేవాస్మై లోకానియునక్తే సువర్గస్య లోకస్య సమష్టే యః ప్రాణతోయాత్మనాదితి మహిమానో జుహోతి స్వర్గో వై లోకో మహః స్వర్గమేవతాభ్యాకమానో వరుంధే ఆ బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రహ్మవత్సేజాయ సమస్తాని బ్రహ్మవత్సాని జుహోతి బ్రహ్మవత్సమేవతేజమానో వరుంధే యజ్ఞవేదమిదిహోక్యనందే అగ్నే సమనమత్పృథివ్యై సమనమతి సన్నతి హోమాంజుహోతి స్వర్గస్ లోకస్ సన్నత్యై భూతాని స్వాహ భవిష్యతే స్వాహేతి భూతా భవ్యో హోమో జుహోతి అయం వై లోకో భూతం అసౌ భవిష్యతే అనయోరేవ లోకయో ప్రతిష్ఠతి సర్వస్యాప్యే సర్వస్యావరుధ్యే యదక్రందప్రథమం జాయమాన ఇత్యశ్వస్వామీయం జుహోతి సర్వస్యాప్యే సర్వస్య జిత్యే సర్వమేవ దేనాత్మోది సర్వం జయతి యోస్వమేధేన యజతే యౌజైనమేవం వేద యజ్ఞకం రక్షాగస్య జిఘాగం సన్ స్వేదాన్ ప్రజాపదన్నక్రగం భవాన పశ్యత్ తాన్ జుహోద్ తైర్వేదయజ్ఞాన్ రక్షాగస్య వాహన్ యన్నక్తకం హోమాన్ జుహోది యజ్ఞాదేవతే యజమానో రక్షాగస్య వహంతే ఉషదే స్వాహావ్యుష్టే స్వాహేత్యంతతో జుహోది స్వర్గస్య లోకస్య సమష్టే ఏకయోపో వైకాదశినేవ అన్యేషాయజ్ఞానాయ యోపా భవంతి ఏకవిపుంశన్యశ్వమేధస్య స్వర్గస్య లోకస్యాభిజిత్యే వైలవో వా ఖాదినో వా పాలాశో వా అన్యేషాయజ్ఞకృతోనాయోపా భవంతి రాజ్యుదాలయేకవిపుంశత్యరత్నస్వమేధస్య స్వర్గస్య లోకస్య సమష్టే నాన్యేషాం పశూనాం తే జన్యా అవద్యంతే అవద్యంత్యశ్వస్య పాత్మా వేదే జని పాత్మనోపహత్యే వృక్షశాఖాయామన్యేషాం పశూనామవద్యంతే వేదశాఖాయామశ్వస్య అప్సయో నర్వాశ్వః అప్సయో వేదసః స్వదేవాశ్రయో నామవద్యతే యోపేవగ్రామ్యాన్ పశూని యుంజంతే ఆరోగ్యేష్ణ్యాం ధారయంతి పశూనాం జావృత్తే ఆ గ్రామ్యాన్ పశూన్లభంతే ప్రారణ్యాం సృజంతే పాత్మనోపహత్యే రాజ్యుదాలమజ్ఞిష్టం వినోది భ్రూణహత్యాపహత్యే పౌదద్రవా భవితో భవదః పుణ్యస్య గంధస్యావరుధ్యే భ్రూణహత్యామేవాత్మానపహత్య పుణ్యేన గ్రంథేన భేద పరిగృహ్ణాదే షడ్వేలా భవంతే బ్రహ్మవక్రస్యావరుధ్యే షట్ఖాదిరాః తేజసోవరుధ్యే షట్పాలాశాః స్వామేదస్యావరుధ్యే ఏకవిపుంశతిః సంపద్యంతే ఏకవిపుంశతిర్వేదేవ లోకాః ద్వాదశమాసాః పంచక్తవః తేజమే లోకాః అసావాదిత్యజేకవిపుంశః ఏడదు భర్గో లోక సువర్గస్య లోకస్య సమష్టే శతం వశవో భవంతే సదాయ పూర్ణ సదేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతే సర్వం వాస్వమేధ్యాప్నోతే అపరిమితా భవంతే అపరిమితస్యావరుధ్యే బ్రహ్మవాజునా వదంతే కస్మాత్ సత్యాత్ దక్షిణతో మేధాం పశూనామ పద్యంతే ఉత్తరదోశ్వస్యేది వారుణో వాశ్వ ఏడామే వరుణస్య దిగ స్వాయామేవాస్య దిశ్యవద్యతి ఎదురేషాం పశూనామ వద్యతి శతదేవద్యంతేనావరుంధే చితే గ్రామేష్ చినోది అప్సయో నిర్వాశ్వ అప్సజో మేధసః స్వయేవేనయ్యో నవ ప్రతిష్టాపయతే పురస్తాత్ ప్రత్యంచంతో పరం చినోది పశ్చాత్ప్రాచీనం గోమృగం ప్రాణాపానామేవాస్మిన్ సంయంతో దధాతి నశ్వంతో పరం గోమృగమిదర్బుధేతాంజుహోతి ఏషాం లోకానామభిజిత్యై ఆత్మనభిజుహోతి సాత్మానమేవీనపుంసదనం కరోతి సాత్మాముష్మిల్లోకే భవతి ఏవం వేద అథో వసో రేమధారాంతేనావరుంధే ఇరువర్గాయ స్వాహ పరివర్గాయ స్వాహేత్యాహ సంవత్సరో వా ఇరువర్గః పరివత్సరో పరివర్గః సంవత్సరాదేవ పరివత్సరాదాయనవరుంధే ఆయురేవాస్మిన్ దసాది తస్మాదస్వమేతజాదీ జనసా విశ్వరామల్లోకమేది ఏకవింశోర్భవతి ఏకవింశ స్తోమః ఏకవింశతి రజోపాహ యథావాశ్వామృషాణ సగ్గస్ఫురేణ ఏమేతస్ఫురంతే యదేకవింశాః తేయత్సముచ్చేరన్ హన్యేతాస్తేజ్ఞ ద్వాదశేవాగ్నిశ్చాదిత్యాహో ద్వాదశస్తోమః ఏకాదశయోపాహ యద్వాదశోర్భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరేణైవాత్మాన్నమవరుంధే యద్దశయోపాహ భవంతి దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాడైవాన్నాద్యమవరుంధే యదేకాదశః స్థరేవాస్యైషః గృహలేవైనాంతేన ప్రదాహో యద్వాదశోగ్నిస్యాద్వాదశ స్తోమ ఏకాదశయోపాహ యథాస్థూరిణాయాయాద్ తాజగ్తద్ ఏకవింశ ఏవాగ్నిస్యాదిత్యాహో ఏకవింశ స్తోమః ఏకవింశతిరియోపాహ యథా పృష్ఠిభిర్యాతి తాదృగే వదత్ యోగాశ్వమేధేస్వేద రఘుద్ధరాజ్ఞాం భవతి ఏకవింశోగ్నిర్భవతి ఏకవింశస్తోమః ఏకవింశతిరియోపాహ ఏతామాశ్వమేధేస్వృభ యజేమం వేద రఘుద్ధరాజ్ఞాం భవతి యో వాస్తుమేధే త్రీణి శీర్షాణి వేద శిరోహరాజ్ఞానం భవతి ఏకవింశోర్భవతి ఏకవింశస్తోమః ఏకవింశతిరిజోపాహ ఏదాని వాస్తుమేధే త్రీణి శీర్షాణి ఏవం వేద శిరోహరాజ్ఞాం భవతి దేవా వాస్తుమేధే వమమానే స్వర్గం లోకన్న ప్రాజానన్ తమస్వ ప్రాజానాద్ యదస్సు మేధేష్ణ మేధ్యేనోపంచోపరిష్టమమానం తప్పంది స్వర్గస్సు లోకస్య ప్రజ్ఞాద్యే నవే మనుష్యస్సు వర్గం లోకమంచ సా వేద అశ్వవేసు వర్గం లోకమంచ సా వేద విదుద్గాతోద్గాయేత్ యథాక్షేత్రజ్ఞాన్యేన తథా ప్రతిపాదయేత్ ఆవిక్త ఉద్గాతారమవరుధ్య అశ్వమగ్గీతాయవృణేత్ యథాక్షేత్రజ్ఞాంచానయతి ఏమేవై నమశ్వస్సు వర్గం లోకమంచానయతి ఉచ్చమన్వారభందే సువర్గస్సు లోకస్వమ్యే హింకరోతి స్వామైవాగః హింకరోతి వద్గేషదేవా సద వటమా ఉపరుంధంతే విచరత్వాయ ప్రజాప్యే అసో యథోపగాతార ఉపగాయంతే రాజకేవతన్ ఉదగాసీత స్వామేధ్యైత్యాహ రాజాపత్యో వాశ్వ ప్రజాపతిరుద్గేషః ఉద్గేషమేవావరుంధే అథోరక్షామయోరేవ ప్రతిష్ఠతి హిరణ్యేన ఉపాకరోతి జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిరేవ ముఖతో దధాతి యజమానేన ప్రజాసి చ అథో హిరణ్యజ్యోతిరేవ యజమానస్వర్గం లోకమేది పురుషోవే యజ్ఞః యజ్ఞ ప్రజాపతిః యదస్వే పశోన్నయుంజంతే యజ్ఞాదేవతద్యజ్ఞం భయంతే అశ్వంతో పరంగో మృగం తానగ్నిష్టా లభతే సేనాముఖమేవ తత్సగ్గిష్యతి తస్మాద్రాజముఖం భేష్మం భావకం ఆగ్నేయం కృష్ణగ్రీవం పురస్తాన్నలాటే పూర్వాగ్నిమేవదం కురుతే తస్మాత్ పూర్వాగ్నిం పురస్తాస్థావయంతే ఓష్ణమన్వంచం అన్నం వే భూషా తస్మాత్ పూర్వాజ్ఞావాహార్యమాహరంతే ఐంద్రాపోష్ణముపరిష్టాద్ ఐంద్రో వేదారణ్యోన్నం భూషా అన్నాద్యైనభయుతః పరిగృహ్ణాదే తస్మాద్రాజన్యోన్నాదో భావకః ఆగ్నేయో కృష్ణగ్రీవో బాహువోః బాహువోరేవీర్యం ధత్తె తస్మాద్రాజన్యో బాహుబలే భావుకః తాష్టౌ నామదక్షో సఖ్యోరేవీర్యం ధత్తె తస్మాద్రాజన్యమూరుబలే భావుకః శ్రీవృష్టో బాలిహస్పత్యో పృష్ఠే బ్రహ్మవస్తమేవోమపరిప్రాధ్యత్తె అథో నమతే తస్మాద్రాజన్యః సన్నద్ధో వీర్యం కరోతి ధాత్రే పుషోతమధస్తాయ పృష్ఠామే వేదాం కురుతే అథోర్యం వై ధాతా అస్యామేవ ప్రతిష్ఠతే సౌర్యం వలక్షం ఉచ్ఛే ఉచ్ఛేదమేవ సంకురుతే తస్మాదుత్సేదం భజే ప్రజా అభిరగ్నిశ్రయంతి ఓం ప్రజాపతిరశ్వమేధమసజన స్వాస్మాచ్చష్టోపాక్రామద తమష్టాదశభిరణ ప్రాయుంగ తమాప్నోద్ తమాప్వాష్టాదశభిరమారుంధ యదష్టాదశిన ఆలభ్యంతే యజ్ఞమేవ తేరాప్త్వా ఇదమానోపరుంధే సంవత్సరస్య మా ఏషా ప్రతిమా యదష్టాదశినః ద్వాదశమాదా పంచత్తమః సంవత్సరాష్టాదశః యదష్టాదశినానభ్యంతే సంవత్సరమేవ తేరాత్వా యజమానావరుంధే అజ్ఞేష్ఠేణ్యాన్ పశూనుపాకరోతి ఇతరేషయోపే సుష్టాదశినో జామిత్వాయ నవనవానభ్యంతే వీర్యత్వాయ యదారణ్యే సగ్గస్థాపయేత్ వ్యవస్థేనాం పితామిత్రౌ యద్ధానక్రామయోః విదూరం గ్రామయో గ్రామాంతౌ స్యాదాం పురుడం వ్యాఘ్రాపరిమోషిణాపశమోపాయేదే సగ్స్థాపలేద్ క్షిప్రేయమానమరణ్యం మృదగం హరేయ అరణ్యాయ్యారణ్యా పశవైదే యత్పశోన్నానభేద అనవరుద్ధాస్య పశవస్య యత్పర్యగ్నికృతానుత్సజేత్పశోనాభతేనైవశోనవరుంధేత్పర్యగ్నికృతానుత్సజత్రయజ్ఞవేషసాయ అవరుద్ధాస్య పశవోభవంతి అయజ్ఞవేషసంభవతి మహిళమానమరణ్యం మృతకం హరంతి రామ్యై సగ్గస్థావయతి ఏదే వై పశవః క్షేమో నామ సంవిధాపుత్రావస్థితః సమధ్వానక్రామంతి సమంతికం గ్రామయో గ్రామాంతో భవనః దక్షీకాం పురుషం వ్యాఘ్రా పరిమోషిణ వ్యాధినే స్వస్కరారణ్యే శ్వాజాయంతే ప్రజాపతిరకామే దోహో లోకావరుంధేయేతి స ఏతానుభయాన్ పశూన పశ్యత్ గ్రామ్యాగిష్టారణ్యాగిష్ట తానానుభద తైర్వేదోభో లోకావరుంధ గ్రామ్యేదేవ పశుభిమం లోకమవారుంధ ఆరణ్యేమం యద్గ్రామ్యాన్ పశూనానుభతే ఇమమేవతే లోకమవరుంధే